విశానో రుక్మ రుక్మ ఉర్వ్యా ఉర్వ్యాద్యోత్ అద్యోద్ర్మర్షం దుర్మర్షమాయో దుర్మర్షమిషు మర్షం ఆయుశ్రియే శ్రియే రోచాన విచానయిచాన అగ్నిరమత అమతో అభవతే అభవద్వయోభి వయోభిర్యతి వయోభిర్యువయా జలేనం జలేనం ద్యౌ ద్యోరనయతి అనయనయత్ సురేతానా సురేతా ఇతీషు రేతా నక్రోషా సా సమానసా నక్రోషసేతి నక్రోషసా సమానసా విలోభే సమానసేతి స మానసా విలోభే ధాపయే విలోభే విలోభే ధాపయేతి ధాపయేతి ధాపయేతికం ఏకాం సమీచీ సమీచీ సమీచీ జాక్షమా రుక్మంత అంతర్వీ విభాతి వాసిదేవా అగ్ని అగ్ని ధారయన్ ధారయన్ ద్రవినోదా ద్రవినోదా ఇది ద్రవిణ దా విశ్వాహారూపాణి రూపాణి ప్రతి ప్రతి ముంచతే ముంచతే కవి కవి ప్రాసావీర్భద్రం భద్రం విపదే విపదే చతుష్పదే విపద ఇది పదే చతుష్పద ఇది చతు పదే పినాకం నాకమక్షతి అక్షసవిత సవిత వరేణ్య వరేణ్యోను అను ప్రయాణం ప్రయాణముషసా ప్రయాణమితి ప్రయాణం ఉషసో వీ విరాజతి రాజతీతి రాజతి సువర్ణోసి సువర్ణ ఇతిపర్ణ అసి గరుత్మాన్ గరుత్మా అగ్రస్త్రివృతే త్రివృత్తే త్రివృతి త్రివృతే తే శిరా శిరో గాయత్రం గాయత్రం చక్షో చక్షుర్బృహద్రసంతరే బృహద్రసంతరే పక్షో బృహద్రసంతరే ఇది బృహతి రసంతరే పక్షో స్తోమా సోమ ఆత్మా ఆత్మాచ్ఛందాగ్నేది ఛందాగ్రస్యంగాని అంగాని యజోగ్రహి యజోగ్రహి నామ నామ సామ సామతే తనో తనోర్వామదేవ్యం వామదేవ్యయజ్ఞాయజ్ఞం వామదేవ్యమిది వామ దేవ్యం యజ్ఞాయజ్ఞం పుచ్చం యజ్ఞాయజ్ఞమితి యజ్ఞయజ్ఞం పుచ్చం కృష్ణా విష్ణ్యా సభా సువర్ణ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అది గరుత్మాన్ గరుత్మాన్ దివం దివం గచ్చ గచ్చస్వాహ స్వస్వద పరిచి స్వాహ మద విష్ణో విష్ణోక్రమా క్రమాసి అశిషవత్న సవత్న సపత్నేది సపత్న గాయత్రం ఛందా ఛందారోహ ఆరోహ లోహ పృథివీ పృథివీమను అనువీ విక్రమస్వ క్రమస్వాభిమాపి అభిమాపిత్రేష్ోభం అభిమాపిమాపి త్రేష్ోభమంతరిక్షం త్రయేష్ోభమితి త్రయేష్ోభం అంతరిక్షమరాజీయత అరాజీయోహంత అరాజీయత్యరాజీయత అంతజాగం జాగం దివం దివాం శత్రూయ శత్రూయోహంత శత్రుయత శత్రుయ అంతానక్షుభం ఆనక్షుభం ఛందాహ ఆనుక్షుభమిను శుభం ఛంద ఆరోహ ఆరోహ రోహ దిశా దిశో నో అనువీ విక్రమస్వ క్రమస్వే విక్రమస్వ అక్రందదగ్ని అగ్ని సమయమివ సమయమివ ద్యౌ సమయమివేతి సమయం ఇవ ద్యో క్షామా క్షామా రేవీహద్ రేవీహద్వీరుధా వీరుధ సమంజన్ సమంజన్ని సమ్ అంజన్ సద్యో జిజ్ఞాన జిజ్ఞానో ఇద్దో అక్షత్ అక్షరారోదతి ఆరోదతి రోదతి భానునా రోదతి ఇది రోదతి భానునా భాతి భాత్యంత అంతరిక్ష్యంత అగ్నేభ్యావర్తిన్ అభ్యావర్తిన్నభి అభ్యావర్తిన్నిత్యాది ఆవర్తిన్ అభిమా మానీ వర్తస్వ వర్తస్వాయూషా ఆయూషా వర్చస వర్చస ప్రజయా ప్రజయా ధనేన ప్రజలే ప్రజయా ధనేనేతి ధనేన సన్యా మేధయా మేధయా రయ్యా రయ్యా కోషేన కోషేణేతి కోషేన అగ్నే అంగిర అంగిరశతం శతం తే సంతో సంప్రావృతా ఆవృత సహస్రం ఆవృతయిత్యా సహస్రం తే స ఉపావృతా ఉపావృతయిత్యోగ ఆవృతా అధాకోషస్య కోషస్య కోషేణ కోషేణ పునః పునర్న్న నో నష్టం నష్టమాకృతి ఆకృతి కృతి పునః పునర్న్న నో దయిం దయమాకృతి ఆకృతి కృతి పునరోద్యా ఓద్యాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్నయుషా ఇషాయూషా ఆయుషేత్యాయూషా పురన్న నీ పాత ఆమ్రత్యామ్రత సయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే పిన్వస్వ పిన్వస్వ ధారయా ధారయేది ధారయా విశ్వస్న్యా విశ్వతా విశ్వస్నేది విశ్వస్న్యా విశ్వతరీ పరీతి పరీ ఆత్మాహర్షం ఆహర్షమంత్ర అంతరభూ అభూధ్రువ ధృవతిష్టావీచాచలి అవీచాచలి చాచలి విశ్వస్వా సర్వా వాంఛంతు వాంఛంతు మాద్రాష్ట్రం రాష్ట్రమది అతిభ్రసతే భ్రసతి భ్రసతే కుదుత్తమం ఉత్తమం వర్ణ ఉత్తమమిత్యోత్ తమం వర్ణపాశం పాచమస్మదే అస్మదవ అధమం అధమం వీ మధ్యమం మధ్యమగ్రశ్రాకాయ సథలేశ్వరయజం వయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగత అనాగతో అదీతయే అదీతయే శ్యామ శ్యామేతి శ్యామ అగ్రే బృహన్ బృహన్ముషసా ఉషసా మూర్ధ్వ ఊర్ధ్వస్థాద్ అస్థాన్యజన్వాన్ జగన్వాన్ తమాస నిర్జగన్వానితి జగన్వాన్ తమసో జ్యోతిషా జ్యోతిషాగాతి ఆగాతి అగాదిత్యాగాత్ అగ్నిర్భానునా భానునా దుషత దుషత సంగా సంగ ఆజాత సంగీ అంగా ఆజాత జాతో విశ్వా విశ్వాసద్మాని సద్మాన్యప్రా అప్రాజిత్యప్రా శీలత్వం త్వం మాతురస్యా అస్యాపస్థే ఉపస్థేరిశ్వాని ఉపస్థయిత్యువ సే విశ్వాన్యగ్నే అగ్నే వయునామాని వయునామాని విద్వాన్ విద్వానితి విద్వాన్ మయినాం తేనాం తపనసా తపనసా మా మార్చిషా అర్చిషాభి అభిశోచీ శోచీరంత అంతరస్యాం అస్యాగ్నే శుక్రజ్యోతి శుక్రజ్యోతిర్వి శుక్రజ్యోతి శుక్రజ్యోతి విభాహి భాహీతి భాహి అంతరగ్నే అగ్నే రుచాత్వం త్వముఖాయా ముఖాయా సదనే సదనే స్వే స ఇతి స్వే తస్యాత్వం త్వాం హరసా హరసా తపన్ తపన్ జాతవేద జాతవేద శివ జాతవేద ఇతి జాతవేద శివో భవ భవేతి భవ శివో భూత్వా భూత్వా మహ్యం మహ్యమగ్నే అగ్నే అసో అసో సీద అసో ఇతో సీద శివ శివత్వం త్వమిది త్వం శివా కృత్వా కృత్వా దిశా దిశ సర్వాః సర్వాస్వం సంయోనిం యోనిమిహ ఇహాసదః ఆసదః అసద ఇత్యాసదః దివత్వై పరిప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్నిః అగ్నిరస్మద్ అస్మద్వితీయం ద్వితీయం పరి పరి జాతవేదాః జాతవేదా ఇతి జాతవేదాః తృతీయమప్సు అప్సు రమణాః అప్సిష్టవృక్షో రమణ అజస్రం రమణ ఇది రమణాః అజస్రమింధానః ఇంధానయేనం ఏనం జరసే జరసే స్వాభీః స్వాభీరితీషు ఆభీః విద్మాతే తే అగ్నే అగ్నే త్రేధా త్రేధా త్రయాణి త్రయాణి విద్మా విద్మాతే తే ధామ ధామ విభృత విభృతా పురుత్ర విభృతే దివి భృత పురుత్రేతి పురుత్ర విద్మాతే తే నామ నామా పరమం పరమం గుహా గుహాయతే యద్విద్మా విద్మాతం తమస్సం ఉత్సంయత యత ఆజగంథ ఆజగంథేత్యా జగంథ సముద్రే స్వామనా రమణా అప్సు రమణ ఇది రమణా అప్స్వంత అంశిత్యపిస్సు అంతం నిచక్షా నిచక్షా ఈధే పృచక్షా ఇది నృచక్షా ఈధే దివ దివో అగ్నే అగ్నగూఢం ఊఢం నిత్యోధం తృతీయే రజసి రజసి తస్థివాగ్నేసం తస్థివాగ్నేతమపాం తస్థివాగ్నేతమితి తస్థి వాగ్నేసం అపాముపస్థే ఉపస్థే మహిషా ఉపస్థయుత్యుపస్థే మహిషావర్ధన్ అవర్ధన్నిత్యవర్ధన్ శ్రీరామోదారః ఉదారో గరుణాః ఉదారయుత్యుత్ ఆరః గరుణోరయీణా రయీణాం మనీషాణాం మనీషాణాం ప్రాత్పానః ప్రాత్పాన సోమ గోపాః ప్రాత్పాన ఇతి ప్రాత్పానః సోమ గోపా ఇతి సోమ గోపాః అసూనుః సూనుః సహతః సహతో అప్సు అప్సు రాజా అప్సిత్యేషు రాజాభీ విభాతి నాత్యగ్రే అగ్రేషసాం వృషసామిధాన విధాన ఇతి ధాన విశ్వస్య కేతు కేతద్భువానస్ భువానస్ గర్భా గర్భ ఆరోదసి ఆరోదసి రోదసీ అపృణాత్ రోదసీ రోదసీ అపృణాజ్జాయమాన జాయమాన జాయమాన వేగంచే శివద్రిం అగ్రేమభినపే అభినత్పరాయన్ పరాయం జనా పరాయమితి పరాయన్ జనాయతే జగ్ని అగ్నిమయజంత అయజంత పంచ పంచేతి పంచ ఋషి పావక పావకో అరతి అరతి సుమేధా సుమేధామత్తేషు సుమేధా ఇతి సుమేధా మత్తేష్వగ్ని అగ్నిరమృత అమృతోనీ విధాయీ ధాయీతి ధాయీ ఇయత్తి ధూమం ధూమమరుషం అరుషం పరిభ్రత్ పరిభ్రదుతే ఉచ్చుక్రేణ శుక్రేణ శోషిషా శోషిషాద్యామిక్షన్ ఇనక్షన్నిక్షన్ ఎస్తే అద్య అద్య ప్రణవతి ప్రణవద్భద్రశోచే భద్రశోచే కూపం భద్రశోచయి భద్ర శోచే అపూపం దేవ ఘృతవంతం ఘృతవంతమగ్నే ఘృతవంతమితి ఘృతవంతం అగ్న ఇత్యగ్నే వ్రతం తన్నయ అయ ప్రపర ప్రతరం వస్యా ప్రతరమితి ప్రతరం వస్యో అచ్చ అచ్చాయి అభిసుమ్నం సుమ్నం దేవభక్తం దేవభక్తయ్యవిష్ట దేవభక్తమితి దేవభక్తం యవిష్ఠేతి యవిష్ట ఆతం తం వేద వజ సౌష్ఠవసేషు సౌష్ఠవసేష్వగ్నే అగ్న ఉత్థవుక్తే ఉక్తవుక్త ఆవేద ఉక్తవుక్తయుక్తే ఉక్తే ఆవేద వజ సస్యమానే సస్యమానైతి సస్యమానే ప్రియసూర్యే సూర్యే ప్రియ ప్రియో అగ్నా అగ్నాదవాది భవాచ్యుతే ఉజ్జాతేన జాతేన జినదద్ జినదదుత్ ఉజ్జనిత్రై జనిత్రై జనిత్రై స్వామగ్నే అగ్నే యజమానా యజమానా అను అనుద్యోన్ ద్యోన్ విశ్వా విశ్వావసు వసు దధిరే దధిరే వార్యాణి వార్యాణి వార్యాణి తయా సహ సహద్రవీణం ప్రవీణమిచ్చమానా ఇచ్చమానా వ్రజం వ్రజం గోమంతం గోమంతముషిజా గోమంతమితి గో మంతం ఉషిజో వీరౌరు వౌరుది వౌరు అస్తాగ్ని అగ్నిం నవాన్ నరాగ్నే సుషేవా సుషేవో వైశ్వానర ఋషేవైతీసు క్షేవా వైశ్వానర ఋషీభి ఋషీభి సోమగోపా ఋషీభిషిభి సోమగోపాయి సోమ గోపా అద్వేషే ద్యావా పృథివీ అద్వేషే ఇద్వేషే ద్యావా పృథివీ భూవేమ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ భూవేమ దేవా దేవా భక్త భక్తరయిం రయిమస్మే అస్మే సువీరం అస్మే ఇత్యస్మే సువీరమితి సువీరం ఉదుక్త్వా మూయిత్యో త్వా విశ్వే విశ్వే దేవా దేవా అగ్నే అగ్నే భరంతు వరంతు చిత్తిభిః చిత్తిభిరితి చిత్తిభిః సమాః నో భవ భవ శివ శివస్వం త్వాం సుప్రదీకః సుప్రదీకో విభావసు సుప్రదీక ఇతి సుప్రదీకః విభావసుతి విభావసుః ప్రేత్ ఇదగ్నే అగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి యాహి శివేభిః శివేభిరక్షిభిః అత్యం అత్యేత్యచి బీ బృహద్భానుభీ బృహద్భేతి బృహతి బ్రీ భానుభ్రాసం భానుభేతి భాను భ్రీ ఆసన్ మాంచీంచీస్తన్వా ప్రజా ప్రజాయి ప్రజా ప్రాయం ప్రేతి ప్ర అయమగ్ని అగ్నిర్భారత భరతస్ శృణ్వే శృణ్వేవి క్రియతేసూర్య సూర్యో నోచతే రోచతే బృహద్ బృహద్భాయిభా అభియ పూర్వం పూర్వం వృతనాసు ప్రజానాసు తస్థౌ తస్థౌ దీరాయ దీరాయ దేవ్యా దేవ్యో అదీచి అదీతి శివ శివో నైతీన ఆపో దేవీ దేవీ ప్రతి ప్రతి గృహీత గృహీత భస్మ భస్మైతత్ోనే శోనే కృణధ్వం కృణధ్వాం సురభౌ సురభావు లోకే ఓమైతి లోకే తస్మై నమంతాం జనాయ జనాయ సుపత్నీ సుపత్నీయం మాదేవ సుపత్నీయతి సుపత్నీ మాదేవ పుత్రం మాదేవేతి భాత ఇవ పుత్రం విభృత విభృతాప్సు అప్సేనతి అప్సిత్యపేప్సు ఏన నిత్యేనతి అప్స్వగ్నే అప్సిత్యపేప్సు అగ్నే సభీ సధిష్టవ తవ ఔషధీ ఓషధీరణో అనురుధ్యసే వృధ్యసరితి వృధ్యసే గర్భే సన్ సంజాయసే జాయసే పునః పునరితి పునః గర్భో అసి అశోషధీనా ఓషధీనా గర్భా గర్భో వనస్పతీనా వనస్పతీనామితి వనస్పతీనా గర్భో విశ్వస్య విశ్వస్య భూతస్య భూతస్యాగ్నే అగ్నే గర్భా గర్భో అపా అపామాసి అసీత్యసి ప్రసద్య భస్మానా ప్రసద్యేతి ప్రసద్య భస్మానా యోనిం యోనిమపః అపశ్చ పృథివీం పృథివీమగ్నే అగ్న ఇత్యగ్నే సాంసృజ్య మాతృభిః సాంసృజ్యేతి సంసృజ్య మాతృభిష్టం మాతృభిరితి మాతృభిః సంజ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ పునః పునరాసదః ఆసదః అసద ఇత్యాసదః పునరాసద్య ఆసద్య సదానం ఆసద్యేత్యాసద్య సదానమపః అపశ్చ పృథివీం పృథివీమగ్నే అగ్న ఇత్యగ్నే శేషే మాతుః మాతుర్యథా యథోపస్థే ఉపస్థేమితః ఉపస్థ ఇత్యుపస్థే అంతరస్యాం అస్యాగ్నే శివతామః శివతామయితి శివ ప్రామః బోధామే మే అస్యా అస్య వచనతః వచనసో యవిష్ఠ యవిష్ట మాం హిష్ఠస్య మాం హిష్ఠస్య ప్రభృతస్య ప్రభృతస్య స్వధావః ప్రభృతస్యేతి ప్రభృతస్య తధావ ఇతి స్వధావః క్రియాతి త్వః ఓ అను అనుత్వః సో గృణాతి గృణాతి వందారుః వందారుస్తే తే తన్వం తన్వం వందే వందే అగ్నే అగ్నిత్యగ్నే సబోధి బోధి సూరిః సూర్యం మఘవా మఘవా వసూపతే మఘవేతి మఘ వసూపతే వసూదావన్ వసూపత ఇతి వసు పదే వసూదావన్నితి వసు దావన్ ప్రియోధ్యస్మత్ అస్మద్వేషాగ్నసి ద్వేషాగ్నసీతి ద్వేషాగ్నసి అపేత ఇతమీ వీత ఇతమీ విచ సత్పత సత్పత అతో అత్రస్థ సపురాణా పురాణా ఏ నూతనా నూతనా ఇది నూతనా అరాధ్యమ యమోవసానం అవసానం పృథివ్యా అవసానమిత్యవ స్థానం పృథివ్యా అక్రం అక్రం ఇమం ఇమం పితరా ఇతరో లోకం లోకమస్మై అస్మాయిత్యస్మై సంజ్ఞానమసి సంజ్ఞానమితి సంజ్ఞానం అసి కామధరణం కామధరణం మయి కామధరణమితి కామధరణం మయీతే తే కామధరణం కామధరణం భూయాత్ కామధరణమితి కామధరణం భూయాదికి భూయాత్ అగ్నేద్భస్మా భస్మాసి అస్యగ్నే అగ్నే పురీషం పురీషమసి అసీత్యసి చితస్థా సహ పరిచిత పరిచిత ఊర్ధచిత పరిచితైతి పరిచిత ఊర్ధచిత శ్రయధ్వం ఊర్ధచితయిర్ధచిత శ్రయధ్వమితి శ్రయధ్వం అయాం సహ సో అగ్ని అగ్నిర్యస్మిన్ యస్మిన్ సోమం సోమమింద్రా ఇంద్రస్సుతం సుతం దదే రజే జఠరే జఠరే వావసాన వాసనైతి వావసాన సరస్వ్రియం వాజం వాజమత్యం అత్యంద సత్యం సత్యం సతవాన్ సతవాన్ సన్ సతవానితి సతవాన్ సన్ స్తూయసే స్తూయసే జాతవేద జాతవేద ఇతి జాత వేద అజ్ఞేయతే తే దివి దివివర్చా వర్చ పృథివ్యాం పృథివ్యాయోషీషు ఓషాధీష్వప్సు అప్స్వాయజత్ర అప్సిత్యవేసు ఆయజత్ర యజత్రేతి యజత్ర ఏనాంతరిక్షం అంతరిక్షమురు ఉర్వాతసంథ ఆతసంతస్ ఆతమంత్రేత్యాసంథ వేషస్థ స భాను భానురన్నవ రన్నవో నిచక్షా నిచక్షా ఇతి చక్షా అగ్నే దివ దివో అన్నం అన్నమచ్చ అచ్చా జిగాసి జిగాచ్చ అచ్చా దేవాన్ దేవాం పూజిషే పూజిషే జిష్ణ్యా జిష్ణ్యాయే యారోచనే రోచనే పరస్తాదే పరస్తాత్ సూర్యస్య సూర్యస్యవస్థానాదే అవస్థానాదుపతిష్టంతే ఉపతిష్టంతాపాః ఉపతిష్టం దైత్యోపతిష్టంతే ఆపయిత్యాపాః పురేష్యాసో అగ్నయః అగ్నయ ప్రావణేభిః ప్రావణేభిః సజోషసః ప్రవణేభిరితి ప్రవణేభిః సజోషసమితి స జోషసః శృణ్వాణీ యజ్ఞం యజ్ఞమద్రుహాః అద్రుహో నమీవాః అనమీవా ఇషాః ఇషో మహీః మహీరితి మహీః ఋళామగ్నే అగ్నే బృదాంసం పురుదాంసాం శని పురుదాం సమితి బృదాంసం స్వయంగో గో శశ్వత్తమం శశ్వత్తమాం హవమానాయ శశ్వత్తమమితి శశ్వత్ తమం హవమానాయ సాధ సాధేతి సాధ శ్యాన్నః నశూను శూనుస్తనాయ తనయో విజావా విజావాగ్నే విజావేతి విజా వా అగ్నే సా సాతే తే సుమతిః సుమతిర్భూతు సుమతిరితి సుమతిః భూత్వస్మే అస్మే ఇత్యస్మే చిదసి అసితయా దేవతయాంగిరస్పత్ అంగిరస్పద్ధ్రువా ధ్రువా సీరా సీద పరిచిత్ పరిచితీ పరిచితి పరిచిత్ అసితయాంగిరస్పత్ అంగిరస్పద్ధ్రువా ధ్రువా సీరా సీదేతి సీద లోకం ప్రేణ ప్రణచ్ఛిద్రం ఛిద్రం ప్రేణ ప్రణాతో అసో సీద అసో నిత్యతో సీతద్ధ్రువా ధ్రువాత్వం త్వమిత్తం ఇంద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ తా బృహస్పతి బృహస్పతి తస్మిన్ అస్మిన్ యోనౌ యోనా అశీషదన్ అశీషదన్ నిత్యాశీషదన్ సూదోహస సూదోహస సోమం సూదోహసీ సూద లోహస సోమగ్రీమంతి శ్రీమంతి కృష్ణాయ కృష్ణాయి కృష్ణాయ జన్మం దేవానా దేవానా విషా విషశ్రిషు విశ్వారోచనే ఆరోచనే రోచనే దివ దివైతి దివ ఇంద్రం విశ్వా విశ్వా అవీవృఢం అవీవృఢం సముద్రవ్యాచసం సముద్రవ్యాచసం గిరా సముద్రవ్యాచసమితి సముద్ర వ్యాచసం గిరైతి గిరా రచితామాం రతీనాం రచితామమితి రచితామం రతీనాం రాజానాం రచితామితి రచినాం రాజానాగ్రే సత్పాతిం సత్పాతిం పతిం సత్పాతిమితి సత్పాతిం పతిమితి పతిం సమీతం ఇతాం సం సంకల్పేథా అల్పేథాగ్నే సంప్రీయౌ సంప్రీయౌ రోజిష్ణో సంప్రీయాయుషం ప్రీయౌ రోజిష్ణో సుమనస్యమానౌ రోజిష్ణో ఇది రోజిష్ణో సుమనస్యమానాయితి సుమనస్యమానౌ ఇషమోర్జం ఊర్జమభి అభి సంవతానౌ సంవసానాయితి సంవసానౌ సంవాం వాం మనాగ్నసి మనాగ్నసి సం సంవ్రత దతాసం సముచిత్తాని భూమియుతో చిత్తాన్యాకారం ఆకారం అకరమిత్యాకరం అగ్నే పురేష్యా పురేష్యాధిపా అధిపా అధివాయిత్యాది భవత్వం త్వన్నాహిషం ఇషమోర్జం ఓర్జం యజమానాయ యజమానాయ దేహి దేహీతి దేహి అగ్నే త్వం త్వం పూరేష్యాః పురేష్యోరయిమాన్ రయిమాన్ పుష్టిమాన్ రయిమానితి రయిమాన్ పుష్టిమా ఉపరసి పుష్టిమానిది పుష్టి మాన్ అసీత్యసి శివా కృత్వా కృత్వా దిశాః దిశస్సర్వాః సర్వా త్వం స్వయోనిం యోనిమిహ ఇహాసరదః ఆసరదః అసదయిత్యాసదః మాతేరా పుత్రం మాతేరేతి మాత ఇవ పుత్రం పృథివీ పృథివీ పూరీష్యం పురీష్యామగ్నిం అగ్నిగ్రస్వే శే యోనౌ యోనా అభాః అభారుఖా ముఖేత్యుకా ఆం విశ్వైః విశ్వైరదేవైః దేవైరృతుభిః ఋతుభిః సంవిధానః ఋతుభిర్ృతుభిః సంవిధాన ప్రజాపతిః సంవిధానైతి సంవిధాన ప్రజాపతిర్ విశ్వగన్నా ప్రజాపతిరితి ప్రజాపతిః విశ్వగన్మావీ విశ్వగన్మేది విశ్వకర్మా విముంచతు ముంచత్తి ముంచతు అసంవంతమయజమానం అయజమానమిచ్చ ఇచ్చేమస్య ప్రేమత్రేత్యామను అన్వీ విహితస్కారస్కారస్కారస్ అన్యమస్మది అస్మదిచ్ఛా ఇచ్ఛా సా నమో దేవి దేవి నిర్వృతే నిర్వృతే తుభ్యం నిర్వృతీని ప్రదే తుభ్యామస్ అస్తిస్సు నమస్సు సుదే తే నిర్వృతే నిర్వృతే దిగ్మదేజ నిర్వృతీని ప్రదే దిగ్మదేజోయస్మయం దిగ్మదేజైరే దిగ్మ తేజ అయస్మయం వి విచేత సుతాబంధం బంధమేతం ఏతమిత్యేతం త్రిమేతత్వం త్వంజ్యా సంవిధాన సంవిధానోత్తమే సంవిధానేతి సంవిధాన ఉత్తమే నాకే ఉత్తమ ఇత్యుత్తమే నాకే అధీ అధీరోహయ రోహయైనం ఏనమిత్యేనం యస్యాస్తే తే భూతే ఘోర ఆసన్ ఆసన్ జిహోమి జిహోమ్యేషాం బంధానాం బంధానామవసర్జనాయ అవసర్జనాయేత్యవ సర్జనాయ యాం త్వా త్వాజనాః జనో భూమిః భూమిరితి ఇది ప్రమందదే ప్రమందదే నిర్వృతిం ప్రమందదైరి ప్రమందదే నిర్వృతిం త్వా నిర్వృతిమితిని ప్రీతిం త్వాహం అహం పరి పరీవేద వేద విశ్వతాః విశ్వతైతి విశ్వతాః యంద్రే రే దేవీ దేవీ నిర్వృతిః నిర్వృతిరాబంధ నిర్వృతిరితిని ప్రీతిః ఆబంధపాశం ఆబంధేత్యాబంధ పాశం గ్రీవాసు గ్రీవాస్వాసృత్యం అవిశృత్యమిత్యాభిశృత్యం కందే దేవీ విష్యామి శ్యాంజాయూష ఆయుషో నమధ్యాసే మధ్యాదశ అథైతం ఏతం పితుం పితుమధ్యి అధ్యి ప్రసూత సూతీ ప్రసూత మనోభూత్రీ భూత్రీయాదం ఇదం చకార చకారేతి చకార నివేశన సంగమాన నివేశన వేశాన సంగమానో వసూనా సంగమాన సంగమాన వసూనా విశ్వా విశ్వారూపా రూపాభి అభిచష్టే చష్టే సచీవి సచీవిరి సచీవి దేవీవ కవిత దేవేతి దేవ ఇవ కవిత సత్యధర్మ సత్యధర్మేంద్రా సత్యధర్మే సత్యధర్మ ఇంద్రో నతస్థౌ తస్థౌ సమరే సమరే పథీనా సమర ఇది సమరే పథీనామితి పథీనా శ్రీవాయుంజంతి యుంజంతి కవయా కవయో యుగా యుగామి పితంబతే తన్వతే పృథక్ పృథగితి పృథక్ ధీరా దేవేషు దేవేషు సున్నయా సున్నయేతి సున్నయా వినక్తశీరా శీరామి యుగా యుగాతమధ్వం కనధ్వం కృతే కృతే యోనౌ యోనౌ అపత అపతేహ ఇహ బీజం బీజమిది బీజం గిరాచ చ సృష్టి సృష్టి సభారా సభారా అసత్ సభారా ఇది సభారా అసన్న నో నేదీయ నేదీయే శృణ్యా శృణ్య పక్వం పక్వమేయాసే ఏయాదితీయాత్ సునాంసు సుపాలా పాలాదీ వికృషంతు కృషంతు భూమి భూమీ సునం సునం కీనాసా కీనాసా అభి అభియంతు జంతు వాహై వాహైరితి వాహై సునాసీరా హవిషా హవిషా తోషమానా తోషమానా సువిప్లా సువిప్లా ఓషధీ సువిప్లా ఇది సువిప్లా ఓషధీ కర్తం కర్తమస్మే అస్మే ఇత్యస్మే ఘృతేన సీత సీతా మధూనా మధూనా సమ్ సమజ్జత విశ్వై విశ్వైర్దేవై దేవైరనుమత అనుమత మరుద్భి అనుమతేను మత మరుద్భిరితి మరుద్భి ఊర్జస్వతీ వయస వయస బింబమానా బింబమానాస్మాన్ అస్మాన్ సీతే సీతే వయస వయసాభి అభ్యావృత్వా ఆవృత్వా వృత్తి వృత్వా రాంగం పవీరవతే పవీరవత్ సుషేవం సుషేవాహం సోమమిత్సరు సుషేవమితి సుషేవం సోమమిత్సరితి సోమపి సరు ప్రదుతే ఉద్వ్రపతి ప్రపతి గా గామవిం అవిం ప్రపర్యం ప్రపర్యం లిం ప్రపర్యమితి ప్రపర్యం చీవరీయం ప్రస్థావతి ప్రస్థావద్రథవాహనం ప్రస్థావతి ప్రస్థావతి రథవాహనమితి రథ వాహనం కామం కామదుహే కామదుహే దుక్ష కామదుహైతే కామ దుహే దుక్షమిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయ చేతి ఇంద్రాశ్విభ్రాం అశ్విభ్రాం పూష్ణే అశ్విభ్రామిత్యశ్విభ్రాం పూష్ణే ప్రజాభ్యః ప్రజాభ్యోషజీభ్యః ప్రజాభ్యైపిత్ర ప్రజాభ్యః ఓషధీభ్యోషధీభ్యః విముచ్యధ్వం ముచ్యధ్వమగ్న్యా అగ్న్యా దేవయానా దేవయానా అగమ్ దేవయానా ఇతి దేవయానా అగమ్ తమస తమసస్పారం పారమస్ అస్యేత్య జ్యోతిరాపామ ఆపామేత్యాపామ సజోరబ్దా సజోరితి సజో అబ్దో అయవోభి అయవోభి ఉషా అయవోభిరిత్యయవహి ఉషా అరుణీభి అరుణీభిరిత్యరుణీభి సజోషస అశ్వినా సజోషసీ సోషసౌ అశ్వినాదాంతోభి దాంతోభిస్తూరా దాంతోభిదాంసా సూర ఏతేన ఏతేన వైశ్వానర వైశ్వానర ఇలయా ఇలయా భృతేన భృతేన స్వాహే